Book 2 49 49 الرياضة ఆటలు هل تمارس الرياضة؟ మీరు వ్యాయామం చేస్తారా؟ نعم يجب أن أتحرك అవును నాకు కొంత వ్యాయామం అవసరం. أنا مشترك في ناد رياضي. నేను ఒక స్పోర్ట్స్ క్లబ్ లో సభ్యుడిని. نلعب كرة القدم. మేము ఫుట్బాల్ సాకర్ ఆడతాము. أحيانا نسبح. ఒక్కోసారి మేము ఈత కొడతాము. أو نركب الدراجات. లేదా మేము సైకిల్ తొక్కుతాము. يوجد في مدينتنا استاد كرة قدم. మా పట్టణంలో ఒక ఫుట్బాల్ సాకర్ స్టేడియం ఉంది. يوجد كذلك مسبح به ساونا. ఒక స్విమ్మింగ్ పూల్ సౌనాతో పాటుగా ఉంది. ويوجد ملعب غولف. అలాగే ఒక గోల్ఫ్ మైదానం కూడా ఉంది. ماذا يوجد في التلفزيون؟ టీవీలో ఏం వస్తోంది؟ تعرض حاليا مباراة كرة قدم. ఇప్పుడు ఒక ఫుట్బాల్ సాకర్ మ్యాచ్ నడుస్తోంది. المنتخب الألماني يلعب ضد المنتخب الإنجليزي. جرمن వాళ్ళు జట్టు ఇంగ్లాండ్ వాళ్ళతో ఆడుతోంది. من سيفوز؟ ఎవరు గెలుస్తున్నారు؟ لا أدري. నాకు తెలియదు. حاليا تعادل. ప్రస్తుతం ఇది టై అయింది. الحكم من بلجيكا. రెఫరీ బెల్జియం దేశస్థుడు. الآن توجد ضربة جزاء. ఇప్పుడు ఒక పెనాల్టీ అయింది. هدف 1-0. గోల్ 1-0.